మా యౌవన మా రావమ్మ. ఓం నమో నమ యౌవన మా రావమ్మ. ఏ మహత్యమహాయి సుమాయి ప్రేమ. ఈ చిటపట చింత నీదై కదా అంత. ఇక చేసేదే ఉంది అయ్యో రామ. ఓం నమో నమ యౌవన మా రావమ్మ. చింత ఇక చేసేదే